22 పురుష ప్రయత్నంలో రకాలు. కనుక రామ, సరిగా పరిశీలించి చూస్తే పూర్వం చేసుకున్న కర్మ, ఇప్పుడు చేస్తున్న కర్మ అని రెండు రకాల కర్మే ఉంది. తప్పితే విధి అనేది లేనేలేదు. అది పేరు మాత్రమే. ఎప్పుడైనా సరే నీ కర్మతో నువ్వే ఫలితాలు సాధించాలి. ఈ నియమానికి తిరుగులేదు. నువ్వు చేసే పని ఉందే, దానికి మరో పేరు పురుష ప్రయత్నం, దానికే మరో పేరు పురుషకారం, మరో పేరు పురుషార్థం, మరో పేరు పౌరుషం. పౌరుషం అంటే మగతనం అని పిలుస్తున్నారు. కాని పౌరుషం అనే పదానికి శాస్త్రీయమైన అర్థం పురుష ప్రయత్నం అనే. రామ, ఈ పురుష ప్రయత్నం రెండు రకాలు. ఒకటి ఉచ్ఛాస్త్ర పురుష ప్రయత్నం, రెండు శాస్త్రిత పురుష ప్రయత్నం. ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి ద్విధం పౌరుషం స్మృతం, తత్రోచ్ఛాస్త్ర మనర్థాయ పరమార్థాయ శాస్త్రితం. ముప్రడోట్సా 5/4. ఉచ్ఛాస్త్ర పురుష ప్రయత్నం అంటే నియమ నిబంధనలు లేకుండా రాత్రిపూట తోటకు వెళ్లటం లాంటి పని. దీనివల్ల ఫలితం లేని శ్రమ మిగులుతుంది. అక్కడితో ఆగినా పర్వాలేదు. ఒక్కొక్కసారి ప్రాణాంతకమైన ప్రమాదాలు నెత్తినబడుతూ ఉంటాయి. ఒకడికి నది దాటాలనిపించింది, దగ్గరలో వంతెన లేదు, వాడికి ఈత రాదు. అయినా సరే నదిలోకి దూకాడనుకోండి, అది ఉచ్ఛాస్త్ర పురుష ప్రయత్నం అవుతుంది. అలాంటి ప్రయత్నాన్ని ఎవడూ చేయకూడదు. ఐసర్వ్ 26. ఇక శాస్త్రిత పురుష ప్రయత్నం అంటే ఏ ఫలితం కావాలంటే ఏ పని ఎట్లా చెయ్యాలో ఆ వివరాలన్నీ శాస్త్రాల్లో ఉంటాయి. ఆ శాస్త్రాల ప్రకారంగా చేసే పనిని అశాస్త్రిత పురుష ప్రయత్నం అంటారు. పరమ పురుషార్థం విషయంలో కూడా శాస్త్రిత పురుష ప్రయత్నమే అనుకున్న ఫలితాన్ని సాధించగలదు.